మెదడు చరిత్ర పుస్తకం 10వ భాగం. మెదడు యొక్క విద్యుత్ ధర్మాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడంలో ఉపయోగపడ్డ పరిణామం మరొకటి ఉంది. మెదడుతో సంబంధం లేకుండా అసలు విద్యుత్ శక్తి యొక్క అవగాహనలో ఆ కాలంలో గొప్ప పురోగతి సంభవించింది. ఇంగ్లాండ్కి చెందిన జేమ్స్ క్లార్క్ మాక్స్వెల్ అనే సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త విద్యుత్ శక్తిని, అయస్కాంత శక్తిని ఓ సమగ్రమైన సైద్ధాంతిక నిర్మాణంలో కలగలిపి విద్యుదయస్కాంత శక్తి గురించి ప్రపంచానికి తెలిపాడు. కాంతి అనేది ఓ విద్యుదయస్కాంత తరంగం అని ప్రకటించాడు. సైద్ధాంతిక భౌతిక శాస్త్రంలో వచ్చిన ఈ రకమైన పురోగమనాన్ని వాడుకుంటూ హర్మన్ ఫాన్ హెల్మ్ హోల్జ్ లాంటి సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్తలు ఈ కొత్త భౌతిక శాస్త్ర సంగతులని జీవశాస్త్రానికి వర్తింపజేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ముఖ్యంగా నాడీమండలం యొక్క క్రియలని అర్థం చేసుకోవడంలో ఈ రకమైన పరిశోధన ఎంతో ఉపయోగపడింది. ఇటు సైద్ధాంతిక భౌతిక శాస్త్రంలోనే కాక అటు జీవక్రియా శాస్త్రంలో కూడా గొప్ప పాండిత్యం గల హెల్మ్ హోల్ట్జ్ లాంటి మహామహుల వల్ల ఆ రోజుల్లో జీవశాస్త్ర పరిశోధన మంచి ఊపందుకుంది. ఒక వ్యక్తికి రెండు పూర్తిగా భిన్నమైన రంగాల్లో లోతైన పరిజ్ఞానం ఉండటం అనేది వర్తమాన కాలంలో కూడా కొంచెం అరుదే. ఈ రోజుల్లో సామాన్యంగా ఏం జరుగుతుందంటే జీవశాస్త్రంలో బాగా ప్రావీణ్యం ఉన్నవాడు భౌతిక శాస్త్రం నుండో గణితం నుండో కొన్ని భావాలను అరువు తెచ్చుకుని వాటిని జీవశాస్త్రంలోకి ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తాడు. లేదా ఓ భౌతిక శాస్త్ర సమస్యగానో లేదా గణిత సమస్యగానో ముందే ఖచ్చితంగా నిర్వచించబడ్డ ఓ జీవశాస్త్ర సమస్యను తీసుకుని దానిని భౌతిక గణిత విధానాలతో పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. లేదా ఓ జీవశాస్త్రవేత్త ఓ భౌతిక శాస్త్రవేత్త చేయగలిపి జీవశాస్త్రంలో ఏదైనా లోతైన సమస్యతో తలపడటం మొదలు పెడతారు. కానీ జీవ భౌతిక శాస్త్రాలలో ఉభయ భాషా ప్రవీణుడైన హెల్మ్ హోల్జ్ ఇలాంటి ఇబ్బందులేవీ పడలేదు. భౌతిక జీవశాస్త్రాలు రెండిటిల్లోనూ సజావుగా పురోగమిస్తూ రెండు రంగాలలోనూ గొప్ప ఆవిష్కరణలు చేశాడు హెల్మ్ హోల్జ్. పూర్వులైన సాడీ కార్నో, జేమ్స్ జూల్ మొదలైన శాస్త్రవేత్తల పరిశోధనలని లోతుగా అర్థం చేసుకున్న హెల్మ్ హోల్జ్ ఉష్ణం, కాంతి, విద్యుత్తు, అయస్కాంతికత మొదలైనవన్నీ శక్తి యొక్క వివిధ రూపాంతరాలేనని గుర్తించాడు. ఉష్ణగతి శాస్త్రంలో విలియం రాంకైన్తో పాటు కలిసి కృషి చేస్తూ విశ్వం యొక్క ఉష్ణ మరణం అన్న భావనకి ప్రాచుర్యం కలిగించాడు. మూసి ఉన్న ప్రతి వ్యవస్థలోనూ ఎంట్రోపీ అనే రాశి ఓ గరిష్ట విలువ దిశగా పరిణామం చెందుతుందని ఉష్ణగతి శాస్త్రం చెబుతుంది. విశ్వం మొత్తాన్ని ఓ వ్యవస్థగా తీసుకుంటే భవిష్యత్తులో ఏదో ఒకనాడు దాని ఎంట్రోపీ గరిష్ట విలువని చేరుకున్నదంటే ఇక దాని స్వేచ్ఛాశక్తి 0 అవుతుంది. జీవక్రియలకి ఆధారభూతమైన స్వేచ్ఛాశక్తి లోపించిన అలాంటి విశ్వంలో ఇక జీవం ఉండదు. అలాంటి జీవరహిత విశ్వస్థితిని విశ్వం యొక్క ఉష్ణమరణం అంటారు.